డ్రా యువర్ బౌండరీస్. ఆ బౌండరీస్ని తొక్కి లోపలికి ఎవరిని రానివ్వద్దు మీరు. యు స్టే విత్ ఇన్ యువర్ బౌండరీస్. ఒక రకంగా అది కూడా ఒక లౌకికమైన సలహాయే. ఓ రకంగా పోనీలండి, అంతపటికి మనం ఒప్పుకుందాము. డ్రా యువర్ బౌండరీస్, స్టే ఇన్ యువర్ ప్లేస్, బట్ మోర్ దాన్ దాట్ డు నాట్ రెసిస్ట్ ది ఈవిల్. ది బ్యాడ్ థింగ్ వచ్చినట్లయితే డు నాట్ రెసిస్ట్. అండ్ సుఖాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు, దుఃఖాన్ని అడ్డుకునే ప్రయత్నం. బలమంతా ఒడ్డి దుఃఖం దరిదాపులకు రాకుండా ప్రయత్నిస్తూ ఉంటారు, అలాంటి ప్రయత్నం కూడా చేయొద్దు. బలమంతా ప్రయోగించి సుఖాన్ని ఈడ్చుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది చేయొద్దు. ఎందుకంటే ది ఎంటైర్ ఎఫర్ట్ పుట్స్ యూ ఆన్ ఎ రాంగ్ ట్రాక్. మహాత్ములు ఏమన్నారంటే ప్లెషర్ పెయిన్, సుఖ దుఃఖ అంటే ప్లెషర్ పెయిన్. సో ఈ ప్లెషర్ మీరు ప్లెషర్ సుఖాన్ని మీరు అన్వేషించి ప్రయత్నం ఎప్పుడైతే చేశారో దట్ బికమ్స్ ఎ హ్యూజ్ డిస్ట్రాక్షన్. అది జీవితంలో మనల్ని ఒక శుద్ధ వ్యర్థమైన మార్గంలో మనల్ని పుష్ చేసేస్తూ ఉంటుంది. వీడు సుఖాన్వేషణ అనే ప్రయత్నం వీడు చేస్తూ ఉంటాడు. మంచి విలువైనటువంటి జీవితాన్ని ఒక వ్యర్థమైనటువంటి ప్రయత్నంలో వీడు గడిపేస్తూ ఉంటాడు. అంత లాస్ అదే కానీ ఇంకొకటి లేదు. పైగా ఆ ప్రయత్నంలో వీడికి లభించేది ఏమిటి? సుఖం లభిస్తుందని మీరు అనుకోద్దు. సుఖం లభించదు, సుఖము దుఃఖము కలిసి లభిస్తాయి. మీరు ఒక ఆయన అన్నారు నాకు జార్జి బొమ్మ. జార్జి బొమ్మ అంటే రూపాయి కాసు. పూర్వం కాసులే ఉండేవి, నోట్లు ఉండేవి కావు. ఆ కాసు మీద జార్జి బొమ్మ ఉండేది, అలా వ్యవహరించేవారు. కింగ్ జార్జి బొమ్మ ఉండేది. సో ఎన్ని జార్జీలు అని అనేవారు. అంటే 5 జార్జీలు అంటే 5 రూపాయలు అని అర్థం. అంటే రూపాయికి 2 బస్తాల బియ్యం వచ్చే రోజుల్లో మాట నేను చెప్తున్నా. పానుగంట లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో అలాగంటి ప్రయోగాలు ఉన్నాయి. సో జార్జి బొమ్మ, నాకు జార్జి బొమ్మలే కావాలి. బొరుసులు రాకూడదు అంటే కుదురుతుందండి? అలా వస్తాయా జార్జి బొమ్మలు? వస్తాయా? ప్రతి జార్జి బొమ్మతో పాటుగా ఓ బొరుసు కూడా వస్తుంది. అదేవిధంగా ప్రతి సుఖంతో పాటుగా దుఃఖం కూడా వస్తుంది. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు సుఖం ఈ డైరెక్షన్ తూర్పు నుంచి వచ్చి దుఃఖం పడమ నుంచి వస్తుందని మీరు అనుకోద్దు. ఆ సుఖం లోపల దుఃఖం దాగి ఉంటుంది. కాబట్టి మీరు సుఖాన్ని తెచ్చుకోగానే దానిలోనే దుఃఖం ఉంటుంది. అది ఎప్పుడు ప్రకటమవుతుంది? ఈ సుఖము కరిగిపోతుంది చూడండి, అప్పుడు ప్రకటన. ఐస్ క్రీమ్ కరిగిపోయేప్పటికి పొల్ల మిగులుతుంది, అలాగే సుఖం ఖర్చు అయిపోయేప్పటికీ దుఃఖము మిగులుతుంది. ఆ దుఃఖం వికసించడం ప్రారంభిస్తుంది. డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి, సరిగ్గా ఇదే జరుగుతుంది. పార్టీలో భోజనం చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చేప్పుడే హెవీ ఫీలింగ్. దీని బ్యాడ్ ఎఫెక్ట్ అది ఎలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఆ బ్యాడ్ ఎఫెక్ట్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అనుకోద్దు మీరు. డిన్నర్ పార్టీ నుంచి సుఖం వస్తుంది, దానివల్ల వచ్చే దుఃఖం మరో చోట నుంచి వస్తుంది అనుకోద్దు. ఆ పార్టీలోనే అంతర్నిహితంగా ఉంటుంది, అప్పుడు కనపడదు. ఆ తర్వాత ఆ సుఖం అంతా కరిగిపోయిన తర్వాత దుఃఖం అక్కడి నుంచి వస్తుంది. అంచేతనే మనం అన్వేషించే సుఖములన్నీ కూడా దుఃఖము బీజముగా కలిగి ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు వాడు సుఖాన్వేషణ మానేస్తాడు. దాంతో ఒక పెద్ద డిస్ట్రాక్షన్, అంటే ఒక హ్యూజ్ వేస్ట్ఫుల్ ఎఫర్ట్ జీవితంలో అది ఆగిపోతుంది. మీరు వేస్ట్ చేయకుండా ఉంటే చాలు, మీరు సంపాదించే ప్రయత్నం చేయనక్కర్లేదు. బికాజ్ యు ఆర్ పూర్ణస్వరూపుడు. అనంత శక్తి మీ యందున్నది, అనంత జ్ఞానము మీ యందున్నది, అనంతమైన ఆనందం మీలో ఉంది. కాబట్టి మీరు మీ ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకోకుండా ఉంటే సరిపడుతుంది. మెంటల్ ఎనర్జీస్ని కన్జర్వ్ చేసుకుంటే చాలు, కొత్త ఎనర్జీ మీరేం తీసుకుని అక్కర్లేదు. టైంలాగా టైంని కన్జర్వ్ చేసుకుంటే చాలు, కొత్త టైం మీరు సృష్టించక్కర్లేదు. రోజుకి 25 గంటలు ఉంటే బాగుండు అంటాడు, అది అయ్యే మాట కాదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో అనసూయ ఆపేసింది, అవన్నీ అలర్ట్ పెట్టండి. మీకు మనకైతే అవదు, 24 గంటలే ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారు? ఇంకా సమయాన్ని వృధా చేయకుండా దాచుకున్నట్లయితే టైం సేవ్డ్ ఈస్ టైం ఎర్న్డ్ అనే ప్రిన్సిపల్. అలాగే మెంటల్ ఎనర్జీస్ మనకి నిండా ఉన్నాయి. మనం మెంటల్ ఎనర్జీస్ని డిసిపేట్ అంటే వ్యర్థం చేయకుండా రక్షించుకుంటే చాలు. కొత్తగా మనం మెంటల్ ఎనర్జీస్ ఎక్కడి నుంచో, తాయెత్తు నుంచో, నవరత్న పుటుంగరం నుంచో మనమేం తీసుకురాక్కర్లా. మన దగ్గర ఉన్నాయి, పూర్ణమైన మెంటల్ ఎనర్జీస్ మన దగ్గర ఉన్నాయి. వాటిని కన్జర్వ్ చేసుకుంటే చాలు. అవి డిసిపోర్ట్ అయిపోయే పద్ధతి తెలిస్తే కన్సర్వ్ చేసుకోవచ్చు. ఎలా డిసిపేట్ అయిపోతాయంటే కేవలము సుఖాన్వేషణలో డిసిపేట్ అయిపోతాయి. కాబట్టి నువ్వు సుఖాన్వేషణ చేయటం మానే, నీకు ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆనందము నీ సొత్తు అయిపోతుంది. ఎందుకంటే సుఖము అన్నది ఇట్స్ నాట్ అబ్సల్యూట్, ఇట్స్ రిలేటివ్. కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతోష్ణ సుఖ దుఃఖాన్ని శ్రీకృష్ణుడు కలిపి ప్రయోగించాడు. దాంట్లో ఆయనకు ఒక గొప్ప విషన్ ఉండి ఉంటుంది, లేకపోతే అలా ఎందుకు కలిపి ప్రయోగిస్తాడు? నేను ఒక దృష్టాంతం చెప్తా చూడండి, ఆ కలిపి ప్రయోగించిన దాన్ని బట్టి నేను దృష్టాంతం చెప్తున్నా. సో ఆ దృష్టాంతం ఏంటంటే, మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. మూడు బేకర్స్ తీసుకోండి, గ్లాస్ బేకర్స్ తిరుగుతారు కదా ల్యాబొరేటరీస్లో ఉంటాయి, అయితే మూడు గ్లాసులు తీసుకోండి, మూడు కప్పులు తీసుకుని ఒక కప్పులో మంచి వేడి నీళ్లు పోయండి. వేడి నీళ్ళు అంటే చేయి కాలిపోయేట్లా కాదు, ఒక 50 డిగ్రీలు వేడి నీళ్లు పోయండి. ఇంకో కప్పులో చల్లటి నీళ్లు, అంటే రెఫ్రిజిరేటర్లోంచి తీసి ఐస్ 0 డిగ్రీస్ 5 డిగ్రీస్ ఉన్న కోల్డ్ వాటర్ పోయండి. మధ్యలో ఇంకో బేకర్ పెట్టి ఆ బేకర్లో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ పోయండి. పోసి ఇప్పుడు ఈ రెండు వేళ్ళు, ఈ చూపుడు వేళ్ళు ఉన్నాయి కదా, ఈ ఎడమ వేలు వేడి నీళ్లలోనూ కుడివేలు చన్నీళ్లలోనూ పెట్టండి. పెడితే మీకు ఎడమ వేలు దగ్గర దుఃఖం కలుగుతుంది నొప్పి వేడి కారణంగా, కుడి వేలు కూడా దుఃఖం కలుగుతుంది చలి కారణంగా. ఓకే, ఇప్పుడు ఈ రెండు వేళ్ళు తీసి ఈ మధ్య బేకర్లో పెట్టండి. మధ్య బేకర్లో పెడితే ఈ వేలుకి చల్లగా తగులుతాయి ఆ నీళ్ళు, ఈ వేలుకి వేడిగా తగులుతాయి ఆ నీళ్ళు. ఇది ఎక్స్పెరిమెంట్. అర్థమైందండి? కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖదా, ఈ వేలు వేడి నీళ్ళలోంచి తీసి పెట్టారు చూసారా, చల్లగా తగిలి సుఖంగా ఉంటుంది. ఏమండి, ఈ వేలు చన్నీళ్ళలోంచి తీసి ఇక్కడ పెట్టారే, దీనికి వెచ్చగా తగిలి సుఖంగా ఉంటుంది. ఏమండి, అంతకుముందు అలా పెట్టడానికి ముందు వేడి తగిలి ఇక్కడ దుఃఖం కలుగుతూ ఉంటుంది, చలి తగిలి ఇక్కడ దుఃఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి శీతం వల్ల 2, ఉష్ణం వల్ల 2, ఆపోజిట్లో 2, మొత్తం అంతా మీకు ద్వంద్వం పెర్ఫెక్ట్గా సరిపడిపోతుంది ఎగ్జామ్. శీతోష్ణ సుఖ దుఃఖదా, పైగా మాత్రా స్పర్శాహ, ఆ బేకర్లు అలాగే అట్టబెట్టి మీ వేళ్ళు మీ దగ్గర ఉంటే శీతం లేదు, ఉష్ణం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. స్పర్శ చేస్తేనే ఈ మొత్తం వ్యాపారం అంతా కూడా వస్తుంది. అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ ఆగమాపాయిన అనిత్య, అది ఇంకా ఎక్స్పెరిమెంట్లో ఎక్స్టెండ్ చేయనక్కర్లేదు. సో అనిత్యములు కనుక తితిక్షస్వ, సో సహించటము, సహనం సర్వదుఖానాం అప్రతీకార పూర్వకం, ఇఫ్ పాసిబుల్ డు నాట్ రెసిస్ట్ ది ఈవిల్. ఈ డు నాట్ రెసిస్ట్ ది ఈవిల్ అంటే వాడు వచ్చి ఫిజికల్గా తోసిస్తుంటే రెసిస్ట్ చేసుకోవచ్చు, కానీ అలాంటి సందర్భాలు కాదు. ఇక్కడ చర్చించేది మనస్సుకి సంబంధించిన మీమాంస కానిది, వాడు వచ్చి ఫిజికల్గా తోసిస్తుంటే నువ్వు అలా అడ్డుకోకు, అలా మురికాలలో పడిపోమని అభిప్రాయం. ఇట్ ఇస్ నాట్ దట్ వే. ఫిజికల్గా తోసిస్తుంటే యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ దే. బట్ ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ రావు మనకి. ఏదో పిల్లలకి, హై స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు రోడ్డు మీద పడి బాహాబాహి ముష్టాముష్టి చేస్తూ ఉంటారు, అలాంటివి పెద్దవాళ్ళకి వస్తాయా? రావు. అలాంటివి వస్తున్నాయంటే ఇంకా దానికి ఏం చెప్తాం, అది సంథింగ్ ఈజ్ రాంగ్. అది గీత యొక్క టాపిక్లో పడదు. అది వీ డీల్ విత్ నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్, నాట్ అబ్నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్. సో నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్కి గీతోపదేశం, అంతేగాని అబ్నార్మల్లీ అబ్నార్మల్ వాళ్ళకి కాదు. సో కనుక ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కడ సందర్భం ఎక్కడొస్తుందంటే, ఎదరవాడు తిడతాడు, ఈ తిట్టివాళ్ళు కొంతమంది ఉంటారు, వాగ్బాణాలను ప్రయోగిస్తాడు, చార్థ బాణాలు కాకుండా వాగ్బాణాలను వేస్తూ ఉంటాడు. ఈ వాగ్బాణాలు ఒకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి, కలిగించినప్పుడు మనం రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఏమిటి రెసిస్టెన్సు? మళ్ళీ తిరగబడి తిట్టడం, లేకపోతే తిడితే డొక్కడవాలు చేస్తారనేదో వాడికి ఏదో ఒక హెచ్చరిక జారీ చేయటం, లేకపోతే ఎవరినో పోలీసునో ఎవరినో పెట్టి వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఏ కమాండర్ రెసిస్టెన్స్. డోంట్ డూ దాట్. అది డు నాట్ రెసిస్ట్ ఈవిల్ అంటే అదే అభిప్రాయం. అంతేగాని దాన్ని అసందర్భంగా మనం వ్యాఖ్యానం చేయకూడదు. అంచేత నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇటువంటి గీతా బోధని మీరు జీవితంలో స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్కి అప్లై చేయొద్దని చెప్తాను. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్కి అప్లై చేయద్దు. నేను ఒకసారి ఎక్కడో ఉన్నాను, ఏ పొలిటీషియన్ డివైడ్స్ ది సొసైటీ అని నేను అన్నాను ఏదో ఒక స్పీచ్ సందర్భంగా. ఎక్కడో ఒక చోట ఈ బార్ అసోసియేషన్ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగం చేసే ప్రారంభం ఒకటి నాకు వస్తే, సో అనుకోకుండా అలా పరేచ్ఛా ప్రారంభం ఉంటారు, స్వేచ్ఛా ప్రారంభం కాదు పరేచ్ఛా ప్రారంభం, నా ఇచ్ఛ చేతను నేను పొందిన సిచ్యువేషన్ కాదు పరేచ్ఛ చేత పొందిన సిచ్యువేషను. సో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, న్యాయవాదుల దగ్గర నేనేం చెప్తాను, వాళ్ళు తెల్లవారులేస్తే అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తూ ఉంటారు. సో అబద్ధం చెప్పడం, మోసం చేయటం, ఎదటివాడి మీద కుట్ర పన్నటం, వాడు వేసే ఎత్తుకు పై ఎత్తు వేయటం, ఈ రకమైనటువంటి అసత్య జీవనానికి బాగా అలవాటు పడి ఉంటారు వాళ్ళు. తెల్లారు లేస్తే అదే పని. వాళ్ళ దగ్గరకి నేనేం ఉపన్యాసం చెప్తాను, అయినా ఏదో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్తే ఏదో ఈశావాస్యమిదం సర్వం అనే టాపిక్ మీద చెప్తా, సమాజం అలా డివిజన్ పెట్టుకోకూడదు, పొలిటీషియన్ డివైడ్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో డివైడ్ అని నేను చెప్తే, ఒక అతను నాకు డౌట్ ఉందని లేచాడు. నాకు వెంటనే అర్థమైపోయింది, చూడు పొలిటీషియన్ డివైడ్స్ ఐ టోల్డ్ ఇన్ ఎ జనరల్ వే, ఓకే నౌ స్టిల్ యూ హ్యావ్ డౌట్ అని అడిగాను. అడిగితే ఎస్ ఐ హ్యావ్ అన్నా. ఓకే వాట్ ఈజ్ యువర్ డౌట్? హీ కేమ్ అవుట్ విత్ ది డౌట్. మీతో చుట్టుపక్కల ఉన్న 60 మంది కూర్చోబెట్టారు, డోంట్ రైజ్ దట్ కైండ్ ఆఫ్ డౌట్. చాలా స్పెసిఫిక్గా ఏదో అప్లై చేశాడు. అక్కడే ఎలక్షన్ అయింది, ఆ ఎలక్షన్లో ఒకటి నెగ్గాడు ఇంకొకటి ఓడిపోయాడు, ఏదో టీడీపీ వాళ్ళు నెగ్గారు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు. అంతటా రివర్స్ అయితే అక్కడ ఆపోజిట్ అయింది, టీడీపీ వాళ్ళు ఎక్కడ నెగ్గలేదు, వీళ్ళు ఇంటికి ఎక్కడ నెగ్గలేదు, 25 చోట్ల నెగ్గారు 280లో. సో ఎక్కడ చూసినా మీకు కాంగ్రెసే కనపడుతుంది, అక్కడ మాత్రం టీడీపీ నెగ్గింది. దాంతో వాడు డబుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో దానికి సంబంధించి ప్రశ్న వేస్తాడు. అందరు పొలిటీషియన్స్ డివైడ్ చేస్తారు నువ్వు ఎలా చెప్పగలవు అంటూ ఇలాగేదో ప్రశ్న చుట్టుపక్కల వాళ్ళే గ్రహించి కూర్చోబెట్టారు. ఐ డోంట్ ఆస్క్ దట్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ క్వశ్చన్. కాబట్టి నేను మనం చేసేది ఏమిటంటే, తితిక్షస్వ అని అన్నామంటే మీరు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ పెట్టి ఇక్కడ కూడా మీరు తితిక్ష ఉండకూడదా, రెసిస్టెన్స్ ఇవ్వకూడదా, వాడు 5 రూపాయలు ఇస్తే వాడు చిల్లర ఇవ్వట్లేదు, మన చిల్లర మనం అడిగి తీసుకోవాలక్కర్లేదా, అక్కడ కూడా తితిక్షేనా, అలాంటి సందేహాలు వద్దు. అది మీరే వర్కౌట్ చేసుకోండి ఆ పరిస్థితిని బట్టి. నేను మనం చేసేది ఏమిటంటే, యాజ్ ఎ వాల్యూ ఇన్ లైఫ్, యాజ్ ఎ వాల్యూ యూ షుడ్ అడాప్ట్ తితిక్ష. అండ్ రెసిస్టింగ్ అనేది వీలైనంత వరకు తగ్గించడం. ఇప్పుడు 2 ఆల్టర్నేటివ్స్ మన ముందుంటాయి, 1 రెసిస్ట్ చేయటం, 2 అక్కడి నుంచి పక్కకి తప్పుకోవటం. ఈ 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఈ 2 ఆల్టర్నేటివ్స్లో రెసిస్ట్ చేసే ఆల్టర్నేటివ్ని మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు తండ్రి గారు కోప్పడుతున్నారనుకోండి, అప్పుడు వివేకవంతుడైతే ఆయన అసందర్భంగానే కోప్పడుతున్నారనుకోండి. జనరల్గా పెద్దవాళ్ళు కొంచెం అసందర్భంగా ఉంటారు, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అని వాళ్ళ విషన్ ఒక రకంగా ఉంటుంది, ఒక 100 ఏళ్ళ వెనకాల ఉంటుంది వాళ్ళ విషన్, వీళ్ళ విషన్ టు దట్ ఎక్స్టెంట్ ఫార్వర్డ్గా ఉంటుంది. దాంతో ది అప్రిషియేషన్ ఆఫ్ ఎ గివెన్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు బస్సు నడుస్తుంది అనుకోండి, పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడ ఉన్నది, ఇట్ ఈస్ ది మోస్ట్ న్యాచురల్ థింగ్ టు డూ. అంతేగాని ఆ 2 బస్సుని వదిలేసుకుంటే, నడిచే బస్సులో ఎక్కరాదు అని బోర్డు చూసి ఆ 2 బస్సులు వదిలేస్తే ఇంక మళ్ళీ బస్సే రాదు. కాబట్టి అది కొంచెం మనకు అందుబాటులో ఉంటే పరిగెత్తుకుని ఎక్కే, అది యంగ్ పీపుల్ యంగే అక్కర్లేదు, కొంచెం అడ్వాన్స్ కూడా చేస్తారు. అయితే పెద్దవాళ్ళు ఏమంటారు, అదే ఎందుకు రాలా ఎక్కామని కోపడతారు. ఎందుకంటే వాళ్ళు అలా పరిగెత్తి బస్సులో ఎక్కడ ఉన్నది వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఇర్రిప్రహెన్సిబుల్, ఇట్ షుడ్ నాట్ బి డన్ అని వాళ్ళు అనుకుంటారు. మనకేమనిపిస్తుంది, వాటి నాన్ సెన్స్ ఈ స్టాకింగ్ అని అనిపిస్తుంది. ఇట్ మే బి ట్రూ ఆల్సో, అతను చెప్పే మాట ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. కానీ మనం రెసిస్ట్ చేయకూడదు. అప్పుడు ఏమని చెప్పాలి, సరేనండి నాన్నగారు నేను ఈ పైన మీరు చెప్పినట్టే చేస్తాను అంటే వాళ్ళు ఊరుకుంటారు, లేకపోతే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అంతేగాని బస్సు ఎక్కాలన్నా నాకు నువ్వు చెప్తావా, నువ్వు నీ వయస్సు ఏమిటి నా వయస్సు ఏమిటి, నువ్వు నీకు నీవు ఎక్కినట్టుగా నేను బస్సు ఎక్కితే అయినట్టే జీవితంలో అని ఇలాంటి లాజిక్లు చెప్పచ్చు అంటే తప్పు కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నెవర్ రెసిస్ట్. నిజానికి ఇంతే కాదు, మనమే ఇలాంటి చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లు కూడా మనం చేస్తాం పెద్దవాళ్ళని రెసిస్ట్ చేయటం. ఇప్పుడు అమ్మగారు ఏదైనా చెప్పారనుకోండి, పిల్లలు రెసిస్ట్ చేస్తారు, రెసిస్ట్ చేయకూడదు. వినవయా, నువ్వు పాటించావు మానేవు, విని ఊరుకోవడం. రెసిస్ట్ చేయటం అన్నది చాలా పొరపాటు. మనకి రెసిస్ట్ చేయటం అన్నది బాగా అలవాటు చేసుకుంటుంటాం, అప్రతీకారపూర్వకం. నిజానికి సపోజ్ ఎదరవాడు తిట్టాడు అనుకోండి, ఎవడో వచ్చి తిట్టాడు అనుకోండి, అప్పుడు కూడా రెసిస్ట్ చేయనక్కర్లేదు. మన్ నిందయా యది జన పరితోషమేతి నన్ ప్రయత్న సులభోయం అనుగ్రహోమే అని అన్నాడు. అంటే నన్ను నిందించటం ద్వారా వాడికి సంతోషం కలిగితే ఇదేదో నా భాగ్యంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎదరవాడికి సంతోషం కలగడం ముఖ్యం కదా, అది ఒక గొప్ప ధర్మము. సో నా ప్రయత్నం ఏమీ లేకుండగా నేను ఇలా నిలబడి ఉండగానే వాడు నన్ను రెండు తిట్లు తిట్టి వాడు సంతోషిస్తే అంతకంటే భాగ్యం ఏం కావాలి? మే గాడ్ బ్లెస్ హిమ్ అని నిందించిన వాడిని బ్లెస్ చేసి పక్కకి పోవడం. ఒకప్పుడు నింద అంటే వాగ్రూపమైన నిందే కాకపోవచ్చు. హీ విల్ అఫెండ్ యువర్ టేస్ట్, హీ విల్ స్పీక్ ఇల్ ఆఫ్ యువర్ గుడ్నెస్. అప్పుడు కూడా యు స్మైల్ ఇన్వర్డ్లీ, ఓ చిరునవ్వు నవ్వి మనస్సులో, పైకి కాదు, పైకి చిరునవ్వు నవ్వితే వాడు మళ్ళీ హర్ట్ అవుతాడు. నువ్వేమీ వికారం చెందలేదు అని వాడికి తెలుపుడు చేసే ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ అలాంటి ప్రయత్నం కూడా, అది కూడా ఒక మెంటల్ వీక్నెస్సే, వాడికి ఏమీ తెలియనక్కర్లేదు. వాడిని తిట్టి తిట్టి తిట్టినివ్వండి, మనం ఇన్వర్డ్గా స్మైల్ చేస్తాము. వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అస్. సో ఆ విధంగా డు నాట్ రెసిస్ట్, అప్రతీకార పూర్వకం, చింతా విలాపరహితం. ఇలాగ దీని మీద ఇంకా చాలా వ్యాఖ్యానం చేయొచ్చు, చూద్దాము. సో చింతా విలాపము అని రెండు ఉంటాయి. చింత అంటే మనస్సులో కుళ్ళిపోవడం, విలాపము అంటే పైకి వెక్కి వెక్కి ఏడవడం. ఇవి రెండు బెంగ. చింత అంటే మనస్సులో భారం, అబ్బా ఎంత మాట అన్నాడండి, ఎంత అవమానం చేశాడు, మన వల్ల ఇంత ఉపకారం పొంది అంత అవమానం చేస్తాడా అని తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితం అయి ఉంటుంది, వాళ్ళు ఆ పిల్లవాడిని సాకి, వాడి చిన్నప్పటి నుంచి వాడికి అన్ని విధాలా వాడిని సాకి పెద్ద చేసి చేస్తారు. వాడు 25 ఏళ్ళ వయస్సు వచ్చి ఉద్యోగంలో ఉన్నాడు, బాధ్యతతోటి సుఖంగా ఉన్నాడంటే ది ఎంటైర్ ఫౌండేషన్ వాళ్లే వేస్తారు. అట్లీస్ట్ అలా అనుకుంటారు, అలా భావన చేస్తారు. ఆ కర్తృత్వ బుద్ధి ఉంటుంది, కర్తృత్వం లేకపోతే సమస్య కాదు. నేను ఫౌండేషన్ వేసిన అది అలా గుర్తుపెట్టుకున్నాడంటే కర్తృత్వం ఉందని అర్థం. ఆ సంగతే మర్చిపోయాడు అనుకోండి, అంటే కర్తృత్వం లేదనమాట. చాలా స్పాంటేనియస్గా నేను వీడిని పెంచి పెద్దవాడిని చేసి చదివించి పెళ్లి చేశాను అని వీడు గుర్తుపెట్టుకున్నాడు అంటే, అలా అనిపిస్తోంది అస్తమానం అలా గుర్తొస్తోంది అంటే, అంటే కర్తృత్వం బాగా ఉంది అని అర్థం. అది గుర్తే రావట్లేదు వీడికి, వాళ్ళు గుర్తు చేస్తారు, నాన్నగారు మీరే మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అని వాళ్ళు గుర్తు చేస్తారు. అప్పుడు కూడా మనం అయ్యో మనం నేను పైకి తీసుకురావడం ఏంటో, నేను నువ్వు కష్టపడి చదువుకున్నావు పైకి వచ్చావు అని అనొచ్చు. సో అప్పుడు కర్తృత్వం లేని స్థితి అది, అది చాలా గొప్ప స్థితి. కాబట్టి ఇన్ ఎనీ సిచ్యువేషన్ వాళ్ళకి ఈ కర్తృత్వ బుద్ధి ఉన్నటువంటి పెద్దవాళ్ళకి, చాలామంది పెద్దవాళ్ళు కర్తృత్వ బుద్ధిని కలిగి ఉంటారు. ఎందుకంటే జీవితం అంతా ఈ రిచువల్స్ అవి చేస్తూ ఆర్థడాక్స్ స్టైల్లో బతికేస్తారు. ఆర్థడాక్స్ అంటే కేవలం రిచువల్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆత్మగుణాల విషయంలో ఒక రకమైన నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండటం, అది ఆర్థడాక్స్ యొక్క లక్షణం. ఒక ఆర్థడాక్స్ లైఫ్ స్టైల్లో కొంతకాలం ఉండడం అది మంచి ట్రైనింగ్, ఎందుకంటే ఇట్ పుట్స్ ది పర్సన్ ఇన్ టు ఎ యూస్ఫుల్ స్ట్రక్చర్. ఒక సూత్రబద్ధత అనేది వస్తుంది జీవితానికి, సందేహం ఏం లేదు. కానీ జీవితం అంతా వాడు ఆర్థడాక్స్లోనే ఉండిపోతాడే, దట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్ అంటే వెరీ, ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ హిమ్. అంతకంటే ఇంకేం లేదు. ఆత్మగుణాలు అలవడవు, హయ్యర్ థింగ్స్ హీ లూజెస్ సైట్ ఆఫ్ హయ్యర్ థింగ్స్, ఏదో కొన్ని రిచువల్స్కి అలా కట్టుబడిపోయి ఉంటాడు. కనుక నథింగ్ రాంగ్ టు బి బోర్న్ ఇన్ ఆర్థడాక్సీ అండ్ బ్రాటప్ ఇన్ ఆర్థడాక్సీ, బట్ ఇట్ ఈస్ రాంగ్ టు కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఆర్థడాక్సీ ఫర్ ఎవర్. దట్ ఈస్ ఎ మిస్టేక్. సో వాటెవర్, సో చింతా విలాపరహితం. కనుక పెద్దవాళ్ళు ఏదో వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయ భేదంతో వాళ్ళు కనుక ఏదైనా ఒక మాట అన్నా, ఒక సంథింగ్, ఈవెన్ ఇఫ్ ది ఎన్ఫోర్స్ సంథింగ్, మనం సహనంతో దాన్ని స్వీకరించి మనం ముందుకు వెళ్ళిపోవాలి, కానీ దాన్ని రెసిస్ట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అలాగే అదర్ థింగ్స్ కూడా, సమాజంలో విషయంలో కూడా. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచారనుకోండి, పెట్రోల్ ధరలు పెంచితే ఓ పార్టీ వాళ్ళు ఏదో అక్కడ జులూస్ తీస్తున్నారు, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నారు. పెట్రోల్ ధరలు ఇదంతా ఓ పెద్ద మేక్ బిలీఫ్ ఇట్ ఈస్. పెట్రోల్ ధరలు వాళ్ళు రూపాయి పెంచాలనుకుంటే, ప్రభుత్వం రూపాయి పెంచాలని అనుకుంటే రూపాయిన్నర పెంచుతారు. పెంచితే అప్పుడు మళ్ళీ మిత్రపక్షాలని ఉంటాయి బయట నుంచి సపోర్ట్ ఇచ్చే పక్షాలు, వీళ్ళు దే ఆర్ సపోజ్ టు మేక్ సమ్ నాయిస్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ నాయిస్. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ నాయిస్, ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ నాయిస్ వీళ్ళు చేస్తారు. వీళ్ళు యూజువల్ నాయిస్ని వీళ్ళు చేస్తారు. చేయగానే ప్రభుత్వము మొట్టమొదట రెసిస్ట్ చేసినట్టు అనిపించి, తర్వాత మీరందరి చేసిన విన్నపాలను పురస్కరించుకుని మేము రూపాయి అర్ధ రూపాయి పెంపుదలని తగ్గించాము అని రూపాయి దగ్గర ఫిక్స్ చేస్తారు. అందరినీ వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు, మేము రూపాయిన్నర పెంచుతున్నామో మీరు గొడవ చేసేదో చేయండి, తర్వాత అర్ధ రూపాయి తగ్గిస్తాం అనో వీళ్ళు మాట్లాడుకునే ఉంటారు. ఆ అర్ధ రూపాయి తగ్గించడం కోసం ఒక జులూస్ ఒకటి తీస్తారు. ఆ జులూస్లో మనం వెళ్ళి జెండా పట్టుకుని తిరిగామనుకోండి, తిరిగితే ఫైనల్గా వెర్రిమొహాలం మనమే మిగులుతాం. రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు అండర్ హ్యాండ్ అండర్నీత్ వాళ్ళు బాగానే ఉంటారు. ఇది మ్యాన్ ఆన్ ది స్ట్రీట్, వీడు ఐడియాలజీకి కట్టుబడి ఉంటాడు, వీడే కట్టుబడి ఉంటాడు ఐడియాలజీకి. పై పై నాయకులకు ఐడియాలజీకి కట్టుబడి వాళ్ళు ఉండనే ఉండరు. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి వాళ్ళకి ఐడియాలజీ పెద్ద కట్టుబాటు ఉండదు. వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది, దాంతోపాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. వీటికి మ్యాన్ ఇన్ ది స్ట్రీట్కి వీటికి పాపం ఐడియాలజీనే ఉంటుంది అమాయకుడికి. కాబట్టి ఎనీవే మీరు వెళ్ళి ఆ జులూసులో నిలబడ్డారనుకోండి, వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. సాధనా మార్గంలో అదో పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోతుంది. మరి ఏం చేయమంటారు? మీరు పెట్రోల్ వాడకం తగ్గించుకోండి, మాత్రాస్పర్శాస్తుతో ముందు ఆడిట్ చేయండి. మీ కార్ రైడింగ్ ఉందే ఆడిట్ చేయండి. స్వామీజీని అల్వాల్లో దిగడం పెంపడం మినహాయించి అది మినహాయించేయండి, ఆడిట్లో అది పెట్టద్దు. క్లాసుకు రావడం ఆడిట్లో పెట్టద్దు, మిగతావన్నీ కూడా ఆడిట్లో పెట్టాలి. సికింద్రాబాద్ వెళ్ళారంటే కారు వేసుకుని కనీసం 12 పనులు ఉంటే కానీ వెళ్ళకూడదు. ఆ 12 పనులు పూర్తి చేసుకుని వస్తే పెట్రోల్ వాడు రూపాయి పెంచినా రూపాయి నడిపించినా కూడా అది దీంట్లో కవర్ అయిపోతుంది. కాబట్టి పెట్రోల్ కన్సంప్షన్ని మీరు ఆడిట్ చేసి ఇప్పుడున్న కన్సంప్షన్కి 50% చేసేయండి అర్జెంటుగా, ఇమీడియట్గా. అప్పుడు మీరు వాడు పెంచిన కారణంగా మీరు నష్టపోయేది ఏముండదు, ఇంకా 10 రూపాయల లాభమే ఉంటుంది. మనస్సుకు ఆరోగ్యం, శరీరానికి ఆరోగ్యం. ఎందుకంటే కారు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంత టెన్షన్ అండి, ఎలా ఉంటుంది ఆ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో దేర్ ఇస్ నో జాయ్ ఇన్ డ్రైవింగ్. ఒకప్పుడు అదొక జాయ్, ఇప్పుడు ఏముంది జాయ్ ఏముంది డ్రైవింగ్? సిటీలో డ్రైవ్ చేసి దాంట్లో జాయ్ ఏముంది? సిటీ కాకపోతే పని బయట మాత్రం ఏమిటి జాయ్? ఇప్పుడు యాదగిరి గుట్ట కారులో వెళ్ళారనుకోండి, ఆ ట్రాఫిక్లు ఆ లారీలు ఏమిటి ఏమిటి సంబరం? అంతకంటే మన జూబ్లీ హిల్స్ వెళ్ళి అక్కడ బస్సులో కూర్చుని వెళ్ళడం శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి యూ ఆడిట్ యువర్ కార్ మూమెంట్స్ అండ్ మేక్ ఇట్ హాఫ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సో దట్ యూ డు నాట్ రెసిస్ట్ ఎనీథింగ్, యూ విత్డ్రా మాత్రాస్పర్శ, డోంట్ రెసిస్ట్. చింతా విలాపరహితం సాత్తిక్షా నిగద్యతే ఈజ్ లైఫ్స్ ఫిలాసఫీ. కనుక ఆ యాటిట్యూడ్ని బాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అలాగా రెసిస్టెన్స్ని తగ్గించమని చాలామంది చెప్పారు, మహాత్ములు చాలామంది స్టాప్ రెసిస్టింగ్ అని చెప్పారు. ఈ రెసిస్టెన్స్ కనుక మీరు తగ్గించారనుకోండి, మీలో ఇంకో క్వాలిటీ పెరుగుతుంది, రెసిలియన్స్ అని అంటారు. అంటే ఎంతటి విపత్కర పరిస్థితిలో నుండైనా తెలివితేటలతో బయటపడేటువంటి సామర్థ్యం, దాన్ని రెసిలియన్స్ అంటారు. సో ఆ రెసిలియన్స్ అనేది మనలో పెరుగుతుంది. రెసిస్టెన్స్ తగ్గితే రెసిలియన్స్ పెరుగుతుంది. మనము ఎటువంటి పరిస్థితినైనా కూడా అలవోకగా తప్పించుకుని ముందుకు సాగిపోయేటువంటి ఒక గొప్ప సామర్థ్యం మనకు వస్తుంది. కనుక తితిక్ష అన్నది అమృతం. అది తితిక్షామృతో, తితిక్షోపనిషత్తు అనలేదు దీన్ని, తితిక్షామృతోపనిషత్తు అన్నది. ఎందుకంటే తితిక్ష అన్నది అది అమృతం వంటిది. కనుక సాధకులు తితిక్షని ఒక గొప్ప సాధనంగా చేసుకోమన్నారు. నిజానికి ఓ మహాత్ముని నన్ను అడిగారు, ఏదో గీతా సభలు ఏమవుతుంటే శంకరమఠంలో, నల్లగొండ శంకరమఠంలో చాలా ఏళ్ల క్రితం భగవద్గీత మీద వాక్య విచారం అవుతుంటే ఓ సాధకులు ఒక ఆయన వచ్చారు, ఓ బైరాగి లాంటి వారు వచ్చి ఆయన ఉన్నారు, ఏమండి భగవద్గీతలో ఏ యోగము చెప్పబడింది అని అడిగారు. అక్కడ మహావిద్వాంసులు శాస్త్రంలో ఉద్దండ పండితులు 12 మంది ఉన్నారు, నేను కూర్చుని ఉన్నా. సో ఆయన ఆ ప్రశ్న వేశాడు. వేస్తే ఏం సమాధానం చెప్తారా అని నేను పరీక్షిస్తున్నా. ఒకళ్ళు అన్నారు జ్ఞానయోగమే భగవద్గీత యొక్క పరమతాత్పర్యము అని చెప్పారు. ఇంకొకళ్ళు అలాగే జ్ఞానయోగం లక్ష్యమే అయినా లక్ష్యం కంటే సాధ్యం కంటే సాధనానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వటం గీత యొక్క లక్షణం, అది గీతలో పరిపాటి. కాబట్టి కర్మయోగమే ఇక్కడ ప్రధానమైనటువంటిది అని ఇంకో ఆయన అన్నారు. భక్తి యోగం అండి, కర్మయోగం అనకండి, భక్తికి ఇంపార్టెన్స్ ఎక్కువ అని భక్తి ప్రేమికుడు ఇంకో ఆయన భక్తి యోగం అన్నారు. రాజయోగం అని ఇంకొక ఆయన అన్నారు. ఇలా ఎవరికి తోచిన వాళ్ళు చెప్పారు. నేను ఆయన నా బైరాగిని అడిగాను, మీ అభిప్రాయం ఏమిటండి అని అడిగాను. ఆయన ప్రశ్న వేసిన ఆయనే అంటే తితిక్షాయోగం అండి అని చెప్పాడు. యోగం అంటే సాధనం, ఈశ్వరునితోటి మనల్ని కలిపే సాధనమే యోగము, తితిక్షాయోగము అని చెప్పాడు. ఎందుకు అలా ఎలా చెప్పగలరు మీరన్నా? ఎలా చెప్పడం ఏంటండి? మీరు అక్కడే చూసుకోండి, ఈ 2 శ్లోకాలు చూసుకోండి, మీకు నెక్స్ట్ శ్లోకంలో రాబోతోంది సోమృతత్వాయ కల్పతే. ఎవడైతే ఈ సహనాన్ని తితిక్షని ఒక అమృతంగా సేవిస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అని నెక్స్ట్ శ్లోక రెండు కలిపి ఒకే వాక్యంగా సహా అమృతత్వాయ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే, వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి భక్తి వల్ల మోక్షం పొందుతాడా, కర్మ వల్ల, జ్ఞానం వల్ల, లేకపోతే యోగ అంటే తితిక్ష వల్ల పొందుతాడని చెప్పాడు శ్రీకృష్ణుడు. సో తితిక్షాయోగము అని నా అభిప్రాయం ఉన్నారు. నేను ఆ పండితులు ఎవరో ఆయన్ని శభాష అనలేదు, వాళ్ళు విని ఊరుకున్నారు. నేను అన్నాను శభాష అండి మీరు బాగా చెప్పారు, చాలా కరెక్ట్. అంటే ఒక స్టాండ్ పాయింటే, దాని అర్థం భక్తి అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదని నా తాత్పర్యం కాదు. తితిక్షలో సర్వం ఉన్నాయండి. శ్రీకృష్ణుడు వెరీ బిగినింగ్ చెప్తున్నాడు. ఆయన మరణం విషయంలో శోకించద్దని చెప్పాడు, జీవితంలో తితిక్షను పెట్టుకోమన్నాడు. అయిపోయింది మొత్తం శాస్త్రం, జీవన శాస్త్రం అంతా వచ్చేసింది, ఇంకేం మిగలేదు. కాబట్టి తితిక్షామృతము అనే ఆ అమృతాన్ని మీరు సేవించండి. భాష్యం చూద్దాం. మాత్ర ఆభిహి మీయంతే శబ్దాదయ ఇతి శ్రోత్రాదీని ఇంద్రియాణి మాత్రాణ. ఇదంతా మాత్రాస్పర్శ అనే పదానికి వ్యాఖ్యానం. ముందు మాత్రాహ అనే పదాన్ని విడతీశారు. మాత్రాణం స్పర్శాహ మాత్రాస్పర్శాహ అని అంటే మాత్రాహ మాత్రలు. మాత్ర అంటే ఏమిటి అంటే ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలకి మాత్రలు అని పేరు. ఎందుకంటే మాత్ర అంటే గ్రహించేవి. సో మీయంతే ఆభిహి ఇది మాత్రాహ. సో ఇది కరణం వ్యుత్పత్తి అంటారు. వ్యుత్పత్తిలో కరణార్థం వ్యుత్పత్తి అంటే వ్యుత్పత్తి చెప్పేప్పటికీ మీకు కరణం బయటపడుతుంది. జ్ఞానం అంటే జ్ఞాయతే అనేనా ఇది జ్ఞానం, దీని చేత తెలియబడుతుంది అనే అర్థం. అంటే అప్పుడు జ్ఞాన సాధనం అని అర్థం వస్తుంది, తెలుసుకునే సాధనము అని అర్థం వస్తుంది. దాన్ని కరణ వ్యుత్పత్తి అంటారు. కాబట్టి ఆభిహి మీయంతే, వీటి చేత గ్రహించబడుచున్నవి, కొలవబడుచున్నవి అనగా గ్రహించబడుచున్నవి ఏమిటి? శబ్దాదయ, శబ్దము మొదలైనవి. శబ్దము మొదలైనవి వీటి చేత గ్రహింపబడుచున్నవి ఏమిటవి? ఇంద్రియాలు, శ్రోత్రాదీని ఇంద్రియాన్ని. శబ్దాన్ని కొలిచేది లేక గ్రహించేది ఏమిటి? చెవి, ఆదిశబ్దం చేత. శబ్దం తర్వాతది స్పర్శ. జగత్తులో 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి అంతే. జగత్తులో 6 రోజులేదు, ఇక్కడ 6 రోజులేదు. ఊరికే 6th sense అని అలా అంటూ ఉంటారు అంతే. 6th sense అంటే బుద్ధి అని అర్థం, ఇంకా అంతకంటే ఏం లేదు. 6th sense ఆబ్జెక్ట్ బయట లేదు, 6th sense ఇక్కడ లేదు. 6th sense అంటే అది హాలీవుడ్లో ఉంది. 6th sense మనోజ్ శ్యామలన్, మనోజ్ నైట్ శ్యామలన్ ఆయన పేరు చూడండి, ఇండియన్. ఆయన చాలా సమర్థుడు. మనోజ్ నైట్, NIGHT నైట్ శ్యామలన్, కేరళతను, చాలా సమర్థుడు, హాలీవుడ్లో వెరీ హైలీ రెస్పెక్టెడ్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ హిజ్ పిక్చర్స్కి ఆస్కర్ అవార్డ్ నామినేషన్ కూడా ఉంది. ఆస్కర్ అవార్డు రాలేదు, నామినేటెడ్. చాలా సమర్థుడైన పిక్చర్ మేకర్ మన సత్యచిత్రే. ఆ లెవెల్లో డైరెక్టర్ అని అంటారు. అండ్ ఆల్సో డైరెక్టర్, ఫిల్మ్ మేకర్. హీ రైట్స్ స్క్రిప్ట్. హీ స్టార్టెడ్ యాజ్ అ స్క్రిప్ట్ రైటర్, కరెక్టే మీరు ఉన్నది. తర్వాత ఫిల్మ్ మేకర్ అయిపోయాడు, డైరెక్టరు, ఫిల్మ్ మేకరు, ఎవ్రీథింగ్. మనోజ్ నైట్ శ్యామలన్, అతను సిక్స్త్ సెన్స్ అని ఒక సినిమా తీశాడు, అది ఇంతకీ అక్కడి నుంచే వచ్చింది అది. వెరీ, నేను ఎక్కడో ఫ్లైట్లో చూశాను, వాటెవర్. సో సిక్స్త్ సెన్స్ అన్నది ఇట్ ఈస్, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. అంటే సిక్స్త్ సెన్స్ ఆబ్జెక్ట్ లేదని నా అభిప్రాయం. మీరు మైండ్ని సిక్స్త్ సెన్స్గా కౌంట్ చేస్తే చేయొచ్చు, భాగవతంలో చోటలా కౌంట్ చేశారు. ఎనీవే, సో ఐదు విషయాలు, ఐదు ఇంద్రియాలు. విషయము అంటే ఆబ్జెక్ట్ అని అర్థం అండి. ఈ టేబుల్ ఉందనుకోండి విషయము, ఇది టేబుల్ అని మీకు ఎలా తెలిసింది? చూస్తే తెలిసింది, సౌండ్ని బట్టి తెలిసింది, టచ్ని బట్టి తెలిసింది, అలాగనమాట. ఏదో రకంగా ఇంద్రియం ద్వారా తెలియాలి, లేకపోతే టేబుల్ని ఎలా చెప్తారు? కాబట్టి ఐదు విషయములు బయట ఉన్నాయి, ఐదు ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి. ఏమిటి ఐదును? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటారేటో ఒకసారి అనండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. గంధాహ అంటే ఇంకా బాగుంటుంది. ఐదవి ఇంద్రియాలు శ్రోత్ర, చెప్పండి శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఘ్రాణాని. ఇవి ఇంద్రియాలు. శ్రోత్రము అంటే చెవి, శబ్దాన్ని గ్రహిస్తుంది. త్వక్ చర్మము, స్పర్శని గ్రహిస్తుంది. రసనా అంటే నాలుక, రసాన్ని గ్రహిస్తుంది. ఇంకా దానికి ముందు నేత్ర, కన్ను, రూపాన్ని గ్రహిస్తుంది. ఆ తర్వాత రసనా, రసాన్ని గ్రహిస్తుంది. ఆ తర్వాత ఘ్రాణ, గంధాన్ని గ్రహిస్తుంది. ఐదు ఇంద్రియాలు, ఐదు విషయాలు, ఐదు ఇంద్రియాలు. సో ఈ మాత్రాహ అంటే ఇంద్రియములు. మాత్రాహ ఆభిహి మీయంతే శబ్దాదేహ ఇది మాత్రాహ పుల్లింగం. ఇంద్రియ శబ్దం నపూంసకలింగం, నిత్య నపూంసకం. కాబట్టి శ్రోత్రాదీని ఇంద్రియాణి. ఓకే, మాత్రా శబ్దానికి జ్ఞానేంద్రియములు అని అర్థం, సెన్స్ ఆర్గన్స్ ఐదు. ఓకే, తర్వాత మాత్రాణం స్పర్శాహ శబ్దాదిభిస్ సంయోగాహ తే మాత్రాస్పర్శాహ అవుతుందన్నమాట. ఈ మా ఇంద్రియములకు స్పర్శలు, స్పర్శలు అంటే సంయోగములు. స్పర్శ అంటే టచ్, టచ్ అంటే కాంటాక్ట్ అని అర్థం. సో ఇంద్రియముల యొక్క స్పర్శలు సంయోగములు. వేటితోటి సంయోగములు? శబ్దము మొదలైన వాటితో సంయోగములు. ఐదే సంయోగాలు ఉంటాయి. ఐదు ఇంద్రియాలు ఇక్కడ, ఐదు ఇంద్రియాలు, ఐదు విషయాలు అక్కడ ఉన్నాయి కదా అని ఐదు ఐదులు 25 ఉండవు. ఇదేం పెర్ముటేషన్ కాంబినేషన్ లెక్క కాదు. శ్రోత్రము శబ్దంతో స్పర్శ ఉంటుంది, శ్రోత్రంతో రూపానికి సంబంధం లేదు. ఇంచేతనే మాత్రా శబ్దం ప్రయోగించారు. మాత్ర అంటే తన్మాత్ర అని, తదేవ తన్మాత్ర, అంత మాత్రమే. చెవికి శబ్దమే, ఇంక మరేది కాదు. ముక్కుకి గంధమే, మరేది కాదు, తదేవ తన్మాత్ర. కాబట్టి ఐదుకి ఐదు, ఐదులు 25 కాదు, ఐదుకి ఐదు ఐదే. సో వన్ ఫర్ వన్ అనమాట. ఈ ఐదు సంయోగములు, ఈ ఐదు సంయోగాల నుంచే సుఖ దుఃఖాలు పుడతాయండి. ఈ ఐదు సంయోగములు లేని నిద్రావస్థ ఉందనుకోండి, నిద్రావస్థలో మీకు సుఖం ఉందా దుఃఖం ఉందా? రెండు లేవు. మరేముంది? ఆనందము ఉన్నది, విశ్రాంతి, ఆనందము. మీకు విశ్రాంతి ఆనందం కావాలా, ఎక్సైట్మెంట్ కావాలా? సుఖం అంటే ఎక్సైట్మెంట్, అంటే ఎక్సైట్మెంట్ కావాలి. ఓకే, అయితే ఎక్సైట్మెంట్తో పాటుగా ఏ లోడ్ ఆఫ్ మిషరీ కూడా ఉంటుంది, రెండు కలిపి ఉంటాయి. తీసుకో కావాలండి, చాలండి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎక్సైట్మెంట్లు, మిషరీలు, ఏదో కొంత వయసులో అది కొంత నడిచింది, ఏదో నడిచింది చాలు. మాకు ఆనందము, విశ్రాంతి కావాలి అంటే ఈ స్పర్శలని పక్కన పెట్టు. శ్రీకృష్ణుడు ఆరోధ్యాయంలో చెప్తాడు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటాడు. బాహ్యమునందలి స్పర్శములను బాహ్యమునందే అట్టిపెట్టు, అంటే వాటిని నీవు లోపలికి తెచ్చుకోకు, అంటే కాంటాక్ట్ పెట్టుకోకు అని చెప్తాడు. సో కాంటాక్ట్ మీరు పెట్టుకుంటే శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇత్యాది ద్వంద్వ పరిస్థితులు, ద్వంద్వ స్థితులు నిర్మాణం అయిపోతాయి. అవి ఈ కాంటాక్ట్లే వీటిని ఇస్తాయి. దాంటే ఇవ్వడం, కాంటాక్ట్లే ఇస్తాయి. ఉందాము. శీతోష్ణ సుఖ దుఃఖదాహ శీతం ఉష్ణం సుఖం దుఃఖంచ ప్రయచ్చంతి ఇది. శీతాన్ని, ఉష్ణాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి అని అర్థము. సుఖ దుఃఖ దాహ, దా అంటే దదాతి, దత్త దదతి, ప్రయచ్చంతి అని అర్థం. దానేదానికి ఇచ్చే ఇస్తాయి అని అర్థం. అంటే అభిప్రాయం ఏంటంటే, ఈ శీతోష్ణములు సుఖ దుఃఖములు ద్వంద్వములు జీవితంలో వస్తూ ఉంటాయి, వీటిని సహించటం ఎండ్యూరెన్స్ అన్నది అలవాటు చేసుకోవాలి. ఎండ్యూరెన్స్ ఏం చేస్తుందంటే, ఈ సహనము తితిక్ష అనేది మనిషి యొక్క ఇన్నర్ ఎనర్జీస్ని ఇన్నర్ స్ట్రెంగ్స్ని అది పైకి తీసుకొస్తుంది. మన సమాజంలో చిత్రములైన మార్పులు వచ్చాయి, నాకు అలా అనిపిస్తుంది. సమాజాన్ని గురించిన వ్యాఖ్యానం చేస్తున్నాము అంటే ఏదో పాఠం చెప్తున్నాం కనుక చేస్తున్నాం, లేకపోతే సమాజాన్ని అంతని కలిపి వ్యాఖ్యానం చేయడానికి మనకేం పని. ఒక ఏదో ఐవరీ టవర్లో కూర్చుని వ్యాఖ్యానం చేస్తున్నట్టేం కాదు, జీవితంలో ఉంటూ జీవితాన్ని చూసి చేస్తున్న వ్యాఖ్యానం. జీవితాన్ని నుంచి దూరంగా జరిగి ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని చేస్తున్న వ్యాఖ్యానం కాదు. ఏమంటే, జీవితంలో తితిక్ష అనేది లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. యాజ్ వీ సీ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, ఈ తితిక్ష తగ్గిపోతూ ఉంది. పూర్వం వాళ్ళని ఉరికేలా అనుకోవడం, వాళ్ళని ఏదో గొప్ప చేయటం, ఇప్పుడున్న వాళ్ళందరూ అయోగ్యులు అన్నాం, అలాగంటే చేదస్తాను నాది కాదు. నేను ఐఎమ్ నాట్ ఎన్ ఆర్థడాక్స్ గై టు సే లైక్ దట్. అలాగంటే ఆర్థడాక్సీ మాట నేను మాట్లాడటం లేదు. బట్ ఒకటి మాత్రం నేను మనవి చేస్తాను, ఈ మోడర్నిటీ అన్నది వచ్చింది చూడండి, ఆధునికత. ఈ ఆధునికత మనకిచ్చిన వరాలు ఏమున్నాయో ఉన్నాయి, ఏదో ఎలక్ట్రిసిటీ అని ఫ్యాన్లు అని ఇలాంటి వరాల కింద, ఈ వరాల కిందే మరి భాషిస్తూ ఉంటాయి. వాటిని వరాలు కాదంటే ఎలాగా, వాటిని ఓవైపు నుంచి మనం ఎంజాయ్ చేస్తూ వాటిని వరాలు కాదని ఎలా అంటాము. ఏవో కొద్ది గొప్ప వరాలు కొన్ని ఉన్నాయి ఆధునికత వల్ల. కానీ ఆధునికత యొక్క మహాశాపం ఏమిటంటే, తితిక్ష తగ్గిపోయింది. ఇది పెద్ద దోషం. నాకు బాగా గుర్తు, మా నాయనగారు, మా గురువు గారు కొంపల సుబ్రహస్ గారు, కొంపల పున్నాల అవసానాల గారు, వీళ్ళు ఒక జనరేషన్ ముందు వాళ్ళు నాకు. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు కంపేర్, ఐ కంపేర్ విత్ దెమ్. తర్వాత నా తర్వాత జనరేషను ఈ యంగ్ పీపుల్ ఎలా ఉన్నారన్నది నేను అంత లోతుగా చూడలేదు, నేను కాంటాక్ట్ పెట్టుకోలేదు కూడా. నా తర్వాత జనరేషన్తోనే కాంటాక్టే లేదు నాకు. ఉన్న కాంటాక్ట్ ఏదో వెరీ మినిమల్ కాంటాక్ట్. ఏదో వాళ్ళు వచ్చి అసలు నాలాంటి వాడికి దండం పెట్టాలని కూడా వాళ్ళకి అనిపించదు. ఒకవేళ తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తే వాళ్ళు వచ్చి దండం పెడుతూ ఉంటారు, దండం పెట్టినప్పుడు శుభం అంటూ ఉండడమే. కానీ దేర్ ఈజ్ నో రియల్ కాంటాక్ట్, రియల్ అబ్జర్వేషన్ అలాంటివేం లేవు. కానీ నేను నా ముందు జనరేషను, అదే నాకు బాగా అనుభవంలో ఉన్న విషయం విత్ రిఫరెన్స్ టు మై ఓన్ లైఫ్ స్టైల్. సో వాళ్ళ జీవితం నేను చూసినప్పుడు ఏ పరిస్థితులు వాళ్ళు అలవోకగా ముందుకి కంప్లైంట్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా ముందుకు సాగిపోయేవారో, అదే పరిస్థితిలో నేను ఉన్నట్లయితే నాకు 100 ఫిర్యాదులు ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది నాకు, అయ్యో మనోబలం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకి కాఫీ ఓ పూట లేదనుకోండి, ఓన్లీ ఈ పూట కాఫీ లేకపోతే ఏమైంది నష్టం, మధ్యాహ్నం తాగొచ్చు అని, లేకపోతే రేపు తాగొచ్చు అని వాళ్ళు అలా మనస్సులో అనుకున్నారని కూడా మనకి సూచన తెలియదు. అలా అనుకునేది కూడా ఉండేది కాదు, అలా సహించేసేవారు. మనకి కాఫీ గంట లేట్ అయితే వీ ఫీల్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్, వెరీ డిస్టర్బ్డ్ అబౌట్ ఇట్. తర్వాత వాళ్ళు మైళ్ళకి మైళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, చెప్పులు ఉండేవి కావు, చెప్పులు వేసుకునేవారు కాదు. గ్రామంలో ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు, ఉంటారు. నేను చెప్తున్నానంటే నేను అనుభవం మీద చెప్తున్నాను. చెప్పులు వేసుకోవచ్చు, తద్వారా కాళ్ళకి కొంత రక్షణ ఉంటుంది, కొంత నొప్పి అది తక్కువ ఉంటుంది. వేసంకాలంలో ఏదో కంకర రోడ్లు ఉండేవి, ఎర్ర బూడిదిగా ఉండేది. కంకర అనే పేరే కానీ బూడిదే మిగిలింది దాని, ఇవన్నీ నడిచేసి బూడిదే ఉండేది, ఎర్ర కంకర, ఎర్ర బూడిద. ఆ ఎర్ర బూడిద చాలా హాట్గా ఉండేది, దాంట్లో కాలు పెట్టాలంటే మంట వచ్చేది. దాని పక్కన ఉండే గడ్డిని ఆశ్రయించుకుంటూ కొంతసేపు రోడ్డు మీద నడిచి కాలు బాగా మంట పుడితే ఆ గడ్డి మీద నిలబడి అతి సహజంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. లేకపోతే ఈ ఎండ తగ్గనివ్వండి, కొంచెం రోడ్డు చల్లబడ్డాక వెళ్ళొచ్చు అని ఓ గంట 2 గంటలు విశ్రాంతిగా ఉండి ఏదో పుస్తకం చూసుకుని చల్లబడ్డ తర్వాత నడిచి వెళ్ళిపోయేవారు. లేకపోతే సాయంకాలం నడిచేసేవారు, ఎర్లీ మార్నింగ్ నడిచేసేవారు. మధ్యాహ్న సమయంలో నీడ పట్టున స్వగృహం కావచ్చు, లేకపోతే పర గ్రామం వెళితే ఆ గ్రామంలో ఎవరి అరుగు మీద నీడపట్టును ఉండిపోయేవారు. అంతేగాని చెప్పులు మనం కొనుక్కోవచ్చు అనే ఆలోచన కూడా ఉండేది కాదు. చెప్పులు ఉండేవి కావు. చెప్పులు కొనుక్కోవాలంటే చెప్పులు కుట్టివాడిని పట్టుకోవాలి, వాడికి పురమాయించాలి, వాడు తేవాలి, అది సరిపడాలి. ఎన్నో 190 సంవత్సరాలు అంత సహనంతో జీవించేసేవారు. అయితే మరి కొండంత మనోబలాన్ని కలిగి ఉండేవారు. ఈ తితిక్ష వల్ల మనోబలం బాగా దృఢంగా ఉంటుంది. ఈ ఆధునికత పుణ్యమాని మనకు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి, మనోబలం తగ్గిపోయి మనం ఎలా తయారయ్యామంటే తొండపిల్లలతో సామెత ఉంటుంది ఆ రకంగా. ఇంత పిసరు తేడా వస్తే ఇమోషనల్ డిస్టర్బెన్స్, ఈ ఇమోషనల్లీ హీఈస్ ఎఫెక్టెడ్, డిప్రెషన్, హీఈస్ ఇన్ డిస్ట్రెస్ అని ఇలాగ ఇవన్నీ పదాలు ఈ సైకాలజీలో ఈ పదాలన్నీ వచ్చాయి. ఒక సమాజంలో ఉండే రోగాలను బట్టి ఆ సమాజ స్థితిని అంచనా వేయొచ్చని ఎవరో సైకాలజిస్ట్ ఏదో చెప్పారు. ఆ రకంగా ఈ మనస్సుకి సంబంధించి మనం రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే పత్తి పంట వేసి రావాల్సిన లాభం లేక ఆత్మహత్య చేసేసుకున్నాడు అని దాని మీద పెద్ద రాజకీయం, పెద్ద రాజకీయం ఎలక్షన్లే నడిచిపోతున్నాయి దాని మీద. అసలు కొంచెం సహనం కలిగి ఉండడం, అసలు ముందు దురాశ పడకుండా ఉంటే వాడికి ఆ రకమైన స్థితి వచ్చేది కాదేమో అని. రైతులు ఒక్కళ్ళే కాదు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటా, ఈ ఫైనాన్స్ కంపెనీల పుణ్యం అని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత విద్యార్థులు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అలా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, క్రికెట్ ఓడిపోయినప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, సో రాజకీయ నాయకులు కొంతమంది ఓడిపోతే వాళ్ళ అనుయాయులు ఆత్మహత్య చేసుకుంటారు, సినిమా హీరోల్ని అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకునే అనుయాయులు కొంతమంది ఉంటారు. ఈ ఆత్మహత్యలు చాలా ఉన్నాయి, దీనికోసం రైతులే ఒక్కర్లేదు. బట్ అది ఒక ఇష్యూ కింద, ఇదే న్యాచురల్ థింగ్ అన్నట్టుగాను, సంథింగ్ టు బి అండర్స్టూడ్ అన్నట్టుగాను, వెరీ పిక్చ్యులియర్ వాల్యూ డెవలప్స్ అరౌండ్ ఆల్ దీస్ థింగ్స్. మనోబలము బాగా తగ్గిపోయింది పురుషుల్లోనూ అంతే, స్త్రీలలో కూడా అంతే. స్త్రీలు పూర్వం ఎలా ఉండేవారంటే పురుషాహంకారాన్ని అతి సహజంగా సహిస్తూ ఉండేవారు. పురుషుడు తనకుండే దేహబలాన్ని, తర్వాత సమాజం పితృస్వామికి సమాజం కదా, సో పురుషుని యొక్క అధికారంతో సమాజం నడుస్తూ ఉంటుంది. గృహంలో అట్లీస్ట్ యాజ్ ఫార్ అస్ అపీరెన్సెస్ గో పురుషుడు హీస్ ది హెడ్ అండ్ హీ కమాండ్స్ ది ఫ్యామిలీ. ఒకప్పుడు చాలా అహంకారంగా కూడా ఉండేవాడు పురుషుడు, కొంత అబ్యూస్ కూడా ఉండేది స్త్రీలని. కొంత భార్యయే గృహిణిగా, గృహిణియే గృహము గృహలక్ష్మి అన్న విధంగా ఒక సంసార జీవనాన్నంతని గృహిణి యొక్క మంచి తోటి ప్రేమతోటి ముందుకు సాగిస్తూ ఉండేవాడు. బట్ అట్ ది సేమ్ టైం ఆ గృహిణి యొక్క కంట్రిబ్యూషన్ అని మనం రికగ్నైజ్ చేయాలని కానీ, దానికి మనం ప్రేమని కరస్పాండింగ్గా ప్రేమను చూపించాలని కానీ, కొన్ని పాజిటివ్ లేకపోతే లేకపోయే నెగిటివ్ అబ్యూస్ అయినా మనం చేయకూడదు, ఈ గృహిణి లేకపోతే మన బతుకు ఏమీ లేదు శూన్యం అయిపోతుంది అనే ఒక నెగిటివ్ దృష్టికోణమైనా పెట్టుకుని, నెగిటివ్గానైనా రికగ్నైజ్ చేసి గృహిణికి కొంత విలువ ఇచ్చి ప్రేమించి అబ్యూస్ చేయటం మానేసి ఒక మనిషిగా ట్రీట్ చేయడం అనేది కూడా ఉండేది కాదు పూర్వం వాళ్ళలో. చాలా అబ్యూజివ్గా ఉండేవారు, అబ్యూస్ చేయకపోయినా అట్లీస్ట్ సెకండ్ రేట్ స్టేటస్లోనే ఉండేవారు లేడీస్. కానీ దాన్ని అతి సహజంగా, ఇట్ ఈస్ ది నార్మల్ థింగ్. సో ఇంట్లో యజమానిని మనం రెస్పెక్ట్ చేయాలంతే, వాడు తాగేసి వచ్చి తిట్టినా కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే, వాడు అబ్యూస్ చేసినా సరే రెస్పెక్ట్ చేయాల్సిందే, వాడు అబ్యూస్ చేసేసి శుభ్రంగా చెడమడ తిట్టేసి చేతిలో ఉన్న కాఫీ గ్లాసు విసిరేసి వీధిలోకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి పొలం తిరిగి సాయంకాలం 7 అయ్యేప్పటికీ వాడు తిరిగి వస్తాడు, వచ్చేప్పటికి వెన్నీళ్ళు తోడేసి నూతి దగ్గర పెట్టేసి పక్కనే చన్నీళ్ళ బకెట్ పెట్టేసి ఒక స్టూల్ వేసేసి సో భార్య అంతా సిద్ధం చేస్తుంది. వాడు ఇప్పుడే గంట క్రితం నానా తిట్లు తిట్టేడు అనేటువంటి కూడా ఉండదన్నమాట. ఆ రకంగా లేడీస్ ఈ బాహ్యమైన ఘటనలను, పురుషుల యొక్క బాహ్య ప్రవృత్తిని పట్టించుకోకుండగా దాని వెనుక ఉండేటువంటి ఒక స్థితిని గమనిస్తే చాలా గాఢమైన శీలాన్ని కలిగి, మళ్ళీ తిడితే తిట్టాడు, తిడితేనేమి మన నా భర్తే నా పెనిమిటే కాబట్టి వాడికి తిట్టే అధికారం ఉంది, మన్నే తిట్టాడు కానీ పైవాళ్ళని నేను తిట్టలేదు కదా, భార్యను తిట్టకపోతే ఇంక పైవాళ్ళని తిడతాడా అని ఏదో ఒక రకమైన ఆ ఘటనకి వెనుకకు వెళ్ళి వన్ ఎక్స్ట్రా లోతుగా చూసి, జీవితం ఉన్న తర్వాత ఏవో సుఖ దుఃఖాలు ఉంటాయి, మొగాళ్ళు వీధుల్లోకి వెళ్ళి 190 వ్యాపారాలు చేసుకొచ్చి చేస్తూ ఉంటారు కాబట్టి ఓ పెట్టినా వాళ్లే పెట్టాలి తిట్టినా వాళ్లే తిట్టాలి అంటూ ఇలాగంటే సామెతలు కూడా కల్పించుకుని ఎంతో ధైర్యంతో సహనంతో సహించేవారు. సో పురుషుడిది విజయము, స్త్రీది ఓటమి అన్నట్టుగా ఉండేది, కానీ ఆ ఓటమిలోనే ఒక గొప్ప గెలుపు ఉండేది. ఆ సంస్కారాలన్నీ పోయాయి. స్త్రీలు ఈ మధ్యన ఏమైపోయారంటే ఫుట్బాల్ క్రికెట్లు కూడా ఆడేస్తున్నారు. తర్వాత ఆ స్త్రీత్వంలో ఉండే ఆ శోభ, ఆ విలాస, ఆ సటిల్నెస్, ఆ సౌకుమార్యము, వాటినన్నింటినీ పణం పెట్టేసి ఈ ఆధునికత పేరు చెప్పి మేము కూడా పురుషులతో సమానము. పురుషులతో సమానం ఎన్నడూ కాదు, ఎందుకంటే స్త్రీ ఈజ్ యునీక్. స్త్రీ పురుషులతో సమానం అంటే ఓ ఏడాది పిల్లని ఈవిడికని ఇంకో ఏడాది పిల్లని వాడికి అంటాడా ఏమి? అది పురుషులతో సమానం అని పెట్టుకోకూడదు. స్త్రీ ఈజ్ యునీక్. హౌ షీఈస్ నాట్ ఈక్వల్ టు హ్యూమన్ మ్యాన్, షీఈ్ సంథింగ్ మచ్ మచ్ మోర్ దాన్ ఏ మ్యాన్. సో ఈక్వల్ అంటే ఆ శోభే పోయింది అక్కడ. కనుక ఆ తితిక్ష అన్నది ఆ సమాజంలో ఆ జనరేషన్లో స్త్రీల యొక్క సొత్తు అది. వాళ్ళు తితిక్షతోటి ఈ సంసారాన్నంతని కూడా జయించి పారేశారు. మొగుడు ముందు ఓడిపోయినట్టుగా కనపడుతుంది, కానీ జీవితాన్ని జయించేసి సంసారాన్ని జయించేసి ఓ గొప్ప మనోబలంతో నిలబడి ఉండేది స్త్రీ. చూడ్డానికి అబలలా కనపడేది, గొప్ప మనోబలాన్ని కలిగి ఉండేది.